రోబోలు పుస్తకం 6వ భాగం. ఉదాహరణకి, అసిమోవ్ రాసిన రోబో కథలని కలిపి ఐ రోబోట్ అంటే నేను రోబోని అనే కథా కదంబంగా 1950లో అచ్చువేశారు. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పుస్తకాన్ని చదివిన పాఠకులలో కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన జోసెఫ్ ఎఫ్ ఎంగెల్బర్గర్ అనే విద్యార్థి ఉన్నాడు. పుస్తకాన్ని చదివి ప్రభావితుడై రోబోల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకున్నాడు. తన పరిశోధనలతో చక్కని ఫలితాలు సాధించగలిగాడు. ఆ విషయం గురించి ముందు చర్చిద్దాం. ఈ రోజుల్లో రోబోటిక్స్ రంగంలో పనిచేసిన వాళ్లలో చాలామంది ఐ రోబో పుస్తకం చేత ప్రభావితులు అయిన వాళ్లే. కొంతకాలం క్రితం ఇజ్రాయెల్కి చెందిన ఒక రోబోటిక్ నిపుణుని అసిమోవ్ కలుసుకున్నాడు. ఐ రోబోకి హీబ్రూ అనువాదమే తన కృషికి ప్రేరణ ఇచ్చింది అన్నాడట ఆ నిపుణుడు. అసిమోవ్ కేవలం ఒక నవలా రచయిత మాత్రమే. రోబోలని నిర్మించాలని కానీ శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కానీ అతడి ఉద్దేశం కాదు. వాటి మీద కథలు కల్పించడమే అతని లక్ష్యం. అయినా కూడా రోబోల చరిత్రలో పరిణామంలో అతడు పోషించిన పాత్ర చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత 3వ అంశం, పారిశ్రామిక రోబోలు, కంప్యూటర్లు. కాల్పనిక వైజ్ఞానిక రచయితలు ఎన్ని పగటి కళల కన్నా మనకున్న సాంకేతిక నైపుణ్యం కేవలం గడియారపు యంత్రాంగానికే పరిమితం అయితే నిజమైన రోబోలని నిర్మించడం సాధ్యం కాదు. అలాంటి యంత్రాంగంతో పనిచేసే రోబోలు ఒకే పనిని పదే పదే చేయగలుగుతాయి. అంతకు మించి ఏమీ చేయలేవు. పనికొచ్చే రోబోని తయారు చేయాలంటే దానికి సంక్లిష్టమైన ఆదేశాలు ఇవ్వటానికి ఏదైనా ఏర్పాటు ఉండాలి. ఆ ఆదేశాలని తేలికగా మార్చుకునే వీలు ఉండాలి. అప్పుడు రోబోతో రకరకాల పనులు చేయించుకోవచ్చు. కావాలంటే ఆ గడియారపు యంత్రాంగాన్ని ఇంకా సంక్లిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. 1822లో చార్లెస్ బాబేజ్ అనే ఇంగ్లీష్ గణితవేత్త గేర్లు, మరలు తదితర అంగాలు ఉన్న గడియారపు యంత్రాంగాన్ని ఊహించసాగాడు. ఇది ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే అది ఎలాంటి లెక్కనైనా తేలికగా పరిష్కరించి సమాధానాన్ని ప్రదర్శించగలదని అతడి ఆలోచన. ఆ విధంగా ఒక పెద్ద లెక్కల యంత్రాన్ని ఊహించాడు అతను. ఇలాంటి యంత్రాలనే ప్రస్తుతం మనం కంప్యూటర్ అంటున్నాం. బాబేజ్ ఊహించిన కంప్యూటర్ అంకెలని గుర్తుంచుకోగలదు. దానికి స్మృతి ఉంటుంది. దానికి ఏ లెక్కనైనా చెయ్యమని ఆదేశాలు ఇవ్వవచ్చు. కానీ ఈ కలలని అతడు సాకారం చేసుకోలేకపోయాడు. బాబేజ్ యంత్రం పనిచేయకపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, బాబేజ్ కొంచెం విడ్డూరం మనిషి. అతడి అసహనం చాలా ఎక్కువ. అతడికి ఎప్పటికప్పుడు ఏవో కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉండేవి. చేస్తే అత్యంత శ్రేష్టమైన యంత్రాన్నే చేయాలని అతడి పట్టుదల. అందుచేత ఒక యంత్రాన్ని నిర్మించగానే దాన్ని ధ్వంసం చేసి మరింత మేలైన యంత్ర నిర్మాణం మీద పని ప్రారంభించేవాడు. చివరికి యంత్ర నిర్మాణానికి డబ్బే లేని పరిస్థితికి వచ్చాడు. ఎలాగోలా ఆ యంత్రాన్ని పూర్తిగా నిర్మించగలిగినా అది పనిచేసి ఉండేది కాదు. యంత్రంలో వాడే గేర్లు, మరలు మొదలైన విడిభాగాలన్నీ ఖచ్చితంగా ఒకదానితో ఒకటి అమరిపోవాలి. లేదంటే యంత్రం పదే పదే పాడవుతూ ఉంటుంది. బాబేజ్ కాలంలో ఆ విడిభాగాలని అంత ఖచ్చితంగా నిర్మించడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం ఉండేది కాదు. పోనీ ఆ విడిభాగాలన్నీ ఉన్నా కూడా అంత భారమైన యంత్రాన్ని నడిపించటం తేలిక కాదు. కాబట్టి ఒక 100ఏళ్ల పాటు బాబేజ్ యంత్రాన్ని అంతా మరిచిపోయారు. కాలక్రమేణా చిన్న చిన్న లెక్కల యంత్రాలను నిర్మించారు. అంకెల బటన్లు నొక్కి ఒక మర తిప్పితే సమాధానం బయటికి వస్తుంది. అయితే చాలా చిన్న చిన్న లెక్కలు మాత్రమే ఆ విధంగా చేయటానికి సాధ్యం అయ్యింది.